చెరి నీ హృదయంలో చోటిస్తావా మరి నా హృదయంలో నిదురించే చెరి నీ హృదయంలో చోటిస్తావా మరి పల్లవిగా నన్ను అల్లుకుని పాటే నీవైనా నా హృదయంలో నిదురించే చెరి నన్ను అల్లుకొని ఆగి నీవైనా